94 అజ్ఞాన భూమికలు. రామ, ఇటువంటి స్వస్వరూపం మీద అజ్ఞానం ఆరోపించబడింది, తాడుమీద పాములాగా ఆరోపించబడింది. ఈ అజ్ఞానానికి భూమికలు 7. భూమిక అంటే అవస్థ లేక మెట్టు. 1. బీజ జాగ్రత్తు. 2. జాగ్రత్తు. 3. మహాజాగ్రత్తు. 5. స్వప్నం. 6. స్వప్నజాగ్రత్తు. 7. సుషుప్తము. 4. జాగ్రత్ స్వప్నం. 1. బీజజాగ్రత్తు. ఇది జాగ్రత్తవస్థకు కారణమైన అజ్ఞాన దశ. సమష్టిలో సృష్టికి మొదట మాయతో కూడిన చైతన్యం తీసుకున్న మొట్టమొదటి అసత్య రూపం ఇదే. అంటే సృష్టికి మొదటి బీజం ఇదే. అలాగే వ్యష్టిలో మెలకువ అనే వ్యవస్థకు, జాగ్రత్తవస్థకు ప్రారంభంలో ఉండే బీజం ఇదే. మొత్తం మీద అశుద్ధంగా సత్యంగా ఉండే చైతన్యానికి కొత్తగా పుట్టిన అసత్యవస్థ ఇదే. 2. జాగ్రత్తు. ఈ స్థూలదేహమే నేను, ఇవన్నీ నేననుభవించదగిన భోగాలు, ఇవి నావి అనే ఆలోచనే, ప్రత్యయమే, జ్ఞానమే ఈ భూమిక. జాగ్రత్తులో మెలకువలో కదా ఇలాంటి ఆలోచనలు వచ్చేది. 3. మహాజాగ్రత్తు. నాది, నేను అనే భావాలు అందరికీ ఉన్నాయి. ఇవి 2వ అజ్ఞాన భూమికకు చెందిన భావాలు. ఇవి జన్మజన్మల నుంచి బాగా నాటుకుపోయి ఈ జన్మలో కూడా అవి ఆ రూపంగా వ్యక్తమవుతుంటే అదే ఈ భూమిక. ఉదాహరణకు, ఒకడికి చిన్నప్పటినుంచి నేను వీరుడని, సాహసునని ఒకటే అభినివేశం ఉంటుంది. ఇది వాళ్ళింట్లోనే అందరికీ ఉండదు. వీడికి ఇలాంటి అభినివేశం ఎందుకు కలుగుతోందంటే పూర్వజన్మల వాసన అంత గట్టిగా ఉండటం వల్లే. ఇలాంటి దృఢాభినివేశం గల ప్రత్యయమే మహాజాగ్రత్తు. ఇప్పటివరకు చెప్పిన 3 భూమికలు జాగ్రత్తవస్థతో ఉన్న పోలికలను బట్టి చెప్పిన విభాగాలు. 4. జాగ్రత్ స్వప్నము. ఒక్కొక్కప్పుడు మెలకువగా ఉండగానే మనస్సు విజృంభించి తన నూతన సృష్టి సామ్రాజ్యాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, తాడుమీది పాము, ఎండమావులు, ఆకాశంలో 2 చంద్రులు మొదలైనవి ఈ మనోరాజ్యానికి తార్కాణాలు. ఇంద్రియాలలో దోషంగాని, అభ్యాసంలో లోపంగాని, మరింకా ఏదైనా గాని. ఆయసర్వ్ 148. దీనికి కారణం అవచ్చుగాక. కారణమేదైనా ఇలా మెలకువలో ఉండగానే అసత్య సృష్టిని చూపించేదే ఈ భూమిక. 5. స్వప్నం. జీవి నిద్రలో పడినప్పుడు ఇంద్రియాల సహాయం లేకుండా దృశ్యానుభవాలను కలిగించే భూమికే ఈ స్వప్నం. ఇది స్థూల శరీరంలో కంఠం నుంచి హృదయం దాకా ఉంటుందని యోగులు నిర్ణయించారు. 6. స్వప్నజాగ్రత్తు. ఒకప్పుడు దృఢమైన అభిమానం వల్లగాని, మానసికమైన కల్పన వల్లగాని స్వప్నతుల్యమైన ఒక్క ప్రత్యయం, అనుభవం దీర్ఘకాలం నిలబడిపోతుంది. అలాంటి దశను కలిగించే అజ్ఞానమే స్వప్నజాగ్రత్తు. అంటే వాడు స్వప్నావస్థలో చాలా కాలం మేల్కొని ఉంటాడన్నమాట. ఉదాహరణకు, హరిశ్చంద్ర మహారాజుకు ఒకే రాత్రి 12 సంవత్సరాల జీవితం అనుభవించినట్లు అనుభూతి కలిగింది. అలాగే లవణ మహారాజుకు 4 ఘడియల్లో 60 సంవత్సరాల జీవితం అనుభవించిన అనుభూతి కలిగింది. ఈ 3 భూమికలు స్వప్నాన్ని ఆధారం చేసుకుని ఏర్పరచిన విభాగాలు. వీటిలో జాగ్రత్ స్వప్నమని, స్వప్న జాగ్రత్తని 2 పేర్లు వచ్చాయి. వీటికి పేర్లలో పోలిక ఉన్న అర్థంలో మాత్రం భేదం ఉంది. మొదటిది స్వల్పకాలికం, పైగా భ్రాంత్యాత్మకం. 2వది దీర్ఘకాలికం. జాగ్రద్దశ జీవితానికి సమానంగా ఉంటుంది. 7. సుషుప్తము. ఇది మామూలు సుషుప్తి అవస్థను పోలిన భూమిక. ఇప్పటివరకు చెప్పుకున్న 6 భూమికలు కర్మఫలభోగాన్ని కలిగించేవే. అందుకనే ఇవి కర్మవల్ల జన్మించేవి, కర్మజములు అని పెద్దలంటారు. వీటికి భిన్నంగా పూర్వకర్మలన్నీ భోగంచేత నశించిపోగా, పై కర్మలు ఇంకా పుట్టకపోగా మధ్యకాలంలో కొంత స్థితి ఉంటుంది. ఈ స్థితిలో స్థూల సూక్ష్మ ప్రపంచాలు 2 లయించిపోయి అజ్ఞానము, దానికి ఆలంబనమైన ఆత్మ మిగిలి ఉంటాయి. ఈ అజ్ఞానంలో రాబోయే కాలంలో అనుభవించబోయే సుఖదుహకాలకు కారణమైన కర్మవాసనలు మాత్రం మిగిలి ఉంటాయి. ఇలాంటి అజ్ఞానస్థితే సుషుప్తి భూమిక. ఈ భూమికలో జీవుడు జడరూపంగా పడి ఉంటాడు. రామ, ఈ 7 భూమికలను బట్టి ఈ విభాగాలను ఇంకా పెంచుకుంటూ పోవచ్చు. నువ్వు ఈ విభాగాల సహాయంతో ఆత్మవిచారం చేసుకుంటే ఈ అజ్ఞాన భూమికలన్నింటినీ సులభంగా దాటగలుగుతావు. ఇక జ్ఞానభూమికలను వివరిస్తాను, విను.